మెదడు చరిత్ర పుస్తకం 23వ భాగం. ఒక ప్రాణిలో ప్రేరణకి స్పందనకి మధ్య లంక బలపడింది అంటే మెదడులో ఆ సంబంధానికి చెందిన తీగలలో ఏదో భౌతికమైన మార్పు జరుగుతోందని నాడీ శాస్త్రవేత్తలు గుర్తించారు. న్యూరాన్ల మధ్య సంభాషణలు సైనాప్స్ అనే సంధి ద్వారా జరుగుతాయని అంతకుముందు అనుకున్నాం. ప్రవర్తనవాదులు అధ్యయనం చేసిన ప్రేరణ స్పందన జంటల మధ్య బంధానికి ఈ సైనాప్స్ మూర్తి రూపం అని నాడీ శాస్త్రవేత్తలు తదనంతరం గుర్తించారు. ప్రాణి ఓ కొత్త ప్రేరణ స్పందన ప్రవర్తనని నేర్చుకుంది అంటే దాని మెదడులోని సైనాప్స్లలో ఎక్కడో తదనుగుణమైన మార్పులు వచ్చాయన్నమాట. అందుకే సైనాప్స్లలో వచ్చే మార్పులు నేర్చుకోవడానికి మూర్తి రూపాలు అని ఆధునిక నాడీ శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. మనం ఓ పాఠం నేర్చుకున్నా ఆ నేర్చుకున్న విషయం మెదడులో ఎక్కడో సైనాప్సులలో వచ్చిన మార్పుల రూపంలో స్థిరపడుతుంది. ఈ సూత్రం జంతువులలోనే కాక మనుషుల మెదడులో కూడా వర్తిస్తుందని నాడీ శాస్త్రవేత్తలు గుర్తించారు. మనం నేర్చుకున్నవి, జ్ఞాపకం పెట్టుకున్నవి అన్నీ మెదడులో సైనాప్సులలో నిక్షిప్తమై ఉన్నాయన్న భావనే ఆధునిక నాడీ శాస్త్రానికి మూలస్తంభంగా నిలిచింది. ఇక ఉపసంహారం. ఈ చిట్టి పుస్తకంలో మెదడు గురించి అనాదిగా చలామణి అవుతూ వస్తున్న భావాల చరిత్ర చెప్పుకుందాం. మొదట్లో అపోహగా, అభూత కల్పనగా మొదలైన భావాలు శాస్త్రాధ్యయనాల ప్రభావం వల్ల క్రమంగా నిగ్గుతేలి ఆధునిక నాడీ శాస్త్రానికి పునాదిరాళ్ళని చెప్పుకోదగ్గ సత్యాలుగా వికాసం చెందాయి. కొన్ని అపోహలు కొన్ని సహస్రాబ్దాలు రాజ్యం చేసి కేవలం ఆధునిక యుగారంభంలోనే సవరణకి నోచుకున్నాయి. మెదడు యొక్క నిర్మాణం గురించి మొదటి నుండి కూడా అంతో ఇంతో సముచితమైన అవగాహనే ఉంది. మెదడులోని గోళార్థాలకి, వెంట్రికల్స్కి, వివిధ నాడులకి సంబంధించిన పరిజ్ఞానం ఎన్నో శతాబ్దాలుగా ఉంది. కానీ మెదడులో క్రియల గురించే చాలా కాలంగా ఎన్నో తప్పుడు భావాలు చలామణి అవుతూ వచ్చాయి. శరీరంలో కదలికలకి కారణం ఏవో అదృశ్య ప్రాణశక్తులు అనే భావన ఆకోవకు చెందినదే. అలాగే ఆధునిక నాడీ శాస్త్రం అనే మహానతిని పోషించిన ఉపనతుల గురించి చెప్పుకుందాం. శరీర నిర్మాణ శాస్త్రం, ఔషధ శాస్త్రం, జీవక్రియా శాస్త్రం, మనస్తత్వ శాస్త్రం ఇలా ఒక్కొక్క రంగంలో పురోగతి జరుగుతున్న కొద్దీ మెదడు గురించి అవగాహన కూడా కాలానుగుణంగా మెరుగుపడుతూ వచ్చింది. ఆ వికాస క్రమానికి అంతంలో ఈ 21వ శతాబ్దంలో మెదడు గురించిన ఆ అద్భుత శాస్త్ర దర్శనం మనకి లభ్యమవుతోంది. మెదడు గురించిన సమకాలీన దృక్పథాన్ని ఈ రెండు సూత్రాలకి కుదించవచ్చేమో. ఒకటి, అన్నిటికన్నా ముఖ్యంగా మెదడు ఒక జాలం అని గుర్తుంచుకోవాలి. కోటానుకోట్ల న్యూరాన్ల జాలం అది. అందులో కొన్ని కొన్ని ప్రాంతాలలో న్యూరాన్లు రాసులుగా ఏర్పడి ఉంటాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రత్యేకమైన క్రియ జరుగుతుంది. కానీ మాట్లాడటం లాంటి సంక్లిష్టమైన క్రియని తీసుకుంటే దానిని మెదడులో ఎన్నో ప్రాంతాలు కలిసికట్టుగా పనిచేస్తూ ఆ క్రియని సాధిస్తాయి. మెదడులో ఇలా పలు విభాగాలు ఏకకాలంలో పనిచేస్తూ ఒక లక్ష్యాన్ని సాధించడాన్నే ఏకకాలీన విస్తృత ప్రవర్తనం అనే పదజాలంతో వర్ణిస్తారు. ఇక రెండవది, మెదడు అత్యంత సంక్లిష్టమైన నిరంతర మార్పుకి లోనయ్యే జాలం. మెదడులో సుమారు 100 బిలియన్ల న్యూరాన్లు ఉంటాయి. ఒక్కొక్క న్యూరాన్కి సుమారు 1000 నుండి 10000 ఇతర న్యూరాన్లతో సైనాప్సుల రూపంలో సంబంధాలు ఉంటాయి. ఇంత సంక్లిష్టమైన జాలానికి పోలిక మొత్తం మానవ లోకంలో మరే ఇతర వస్తువు లేదేమో. అంత సంక్లిష్టమైన జాలంలో నిరంతరం మార్పు జరుగుతూ ఉంటుంది. స్థూల స్థాయిలో నానాటికి పెద్దగా మార్పు కనిపించకపోవచ్చు. కానీ సూక్ష్మస్థాయిలో న్యూరాన్ల సైనాప్సుల స్థాయిలో క్షణక్షణం మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి సంక్లిష్టత మారుదల ముఖ్య లక్షణాలుగా గల జాలం మెదడు. ఈ లక్షణాల వల్లనే అత్యంత సంక్లిష్టమైన నిరంతర మార్పులను ప్రదర్శించే బాహ్య ప్రపంచంతో సమర్థవంతంగా వ్యవహరిస్తూ మానవ శరీరాన్ని మానవ జీవితాన్ని శాసించగల అధినేతగా అద్భుతంగా రాజిల్లుతోంది. ఇంతటితో మెదడు చరిత్ర అనే ఈ పుస్తకం సమాప్తం.